మూడవది పదం. సత్యపదం సూదరంధ్రం కన్నా చిన్నది, కత్తి కన్నా పదునైనది. నీ చైతన్యాన్ని విస్తృతం చేయడం మొదలుపెట్టినప్పుడు ఆధ్యాత్మిక పదంలో అనుకోని ప్రదేశం నుండి మార్గదర్శకత్వం లభిస్తుందని తెలుసుకుంటావు. మనం తెలియని ప్రదేశం నుండి వచ్చాము, తెలియని ప్రదేశానికి మనం వెళ్ళిపోతాం. తెలిసిన ప్రదేశంలో మనం చాలా తక్కువ సమయం ఉంటాము, కానీ తెలియనిది మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. అందుచేత తెలియని దానిపైన ఎల్లప్పుడూ ఆధారపడి ఉండాలి. మనం ప్రకాశవంతమైన పదాన్ని అనుసరిస్తుంటే అనుకోకుండా కానీ, పొరపాటు వల్ల కానీ, అజ్ఞానం చేత కానీ, ఆఖరికు చెడు వల్ల కానీ మనం తప్పులు చేస్తే మనం తెలియని ప్రదేశాల నుండి వచ్చే సూచన వల్ల సరి అయిన పదానికి తిరిగి వచ్చేదాము. నువ్వు అధ్యయనం చేస్తున్నప్పుడు చాలా పదాలను, దారులను, పద్ధతులను కనుగొంటావు. అన్ని దారులు ఒకే ఒక గమ్యాన్ని చేస్తాయి. కొన్ని దినాలు ఒక పదంలో వాడడం తెలుసుకొని, కొన్నాళ్ళ తర్వాత ఇంకో పదంలో పయనించి, ఇంకొన్ని నెలల తర్వాత ఇంకొక దాన్ని అనుసరించడం సాధన చేస్తే అది నీకు సహాయపడదు. నువ్వు అన్వేషణలోను పరిశీలనలోనూ ఉన్నప్పుడు నీ పూర్తి సామర్థ్యంతో మనస్ఫూర్తిగా దాన్ని చేయాలి. నీ ఆత్మానుభూతి మార్గంలో నీకు అత్యంత ఆత్మీయుడు అడ్డుగా వస్తే వాడిని మీదుగా పో, వాడిని మర్చిపో, అన్నిటికీ అతీతంగా వెళ్ళు. ఆత్మానుభూతి మార్గంలో నీ ప్రియసఖి అడ్డు వస్తే ఆవిడని పరిత్యజించు. సత్యం, సత్యం ఒక్కటే నీకు అతి నమ్మకమైన స్నేహితుడు. ఓ ప్రభు, సత్యాన్వేష పదంలో నేను తడబడకుండా ఉండేటట్టు చెయ్యి.